ముగూర్చెడు వర్తమానము తెచ్చినాడను. దావీదుని నగరమందున రక్షకుడు ఉదయించినాడు. చెను గొప్ప వెలుగు మరణ ఛాయలో మ్రక్కుచుండెడు ప్రజలపై ద్యుతి ప్రభవమాయెను. జాతుల జనములారా వచ్చి ప్రభువును పూజింపుడు. దేవుడే మన మధ్యమందున జీవింప వచ్చినాడు. శుభము గూర్చెడు వర్తమానము తెచ్చినాడను. దావీదుని నగరమందున రక్షకుడు ఉదయించినాడు.